కాకపోతే నాకు పాఠం మనసిచ్చై మంది భయం ఉవికిందే చెలియా దేహం. సరసకు చేరావి సింద్రలా మోగింది సన్నాయి గుండెల్లోన ప్రేమించి వేచేటి కళ్ళల్లోన ఏవైందో నేడంతా ఏవైందో ఏంటో ఈ మహిమ ఏంటో ఈ మహిమ. నీ దేహమే నా ఊటి ఇక లేదు నీకే పోటి. ఏవైందో ఏవైందో మోనాలీసా ప్రేమించి వేచిందే నాలో ఆశ నీతోనే నేను.